క్రతుండ మహాకాజ సూర్యకోటి సమ ప్రభా నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా గణనాథ సరస్వతి రవి శుక్ర బృహస్పతి పంచీతాని స్మరేన్నిత్యం వేదవాణీ ప్రవర్తతే గురుర్బ్రహ్మా గురుర్విష్ణుర్గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః గురవే సర్వలోకానాం భిషజే భవరోహిణాం విధలే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః శ్రుతిస్మృతిరదీపూర్ణం శాస్త్రకల్లోలసంకులం విష్ణుభక్తిమహాఫేనం వందేహం శౌనకార్ణవం శర్ణో దేవీరభిష్టయాపో భవంతు పీతలే క్షయ్యోరభిస్రవంతు నః అథ ప్రథమం కాండం ఓం త్రీ విశ్వారూపాణి బిభ్రతః వాచస్పతిర్బలాదేహాహం తన్వో అద్యదధాతు మే పునరేహి వాచస్పతే దేవేన మనసా సహ వసోష్పతే నిరమయమయ్యేవాస్తోమయి శృతం ఇహైవాభివిత నోభే ఆత్మీ భజ్జయా వాచస్పతిర్నిగచ్చతు మయ్యేవాస్తోమయి శృతం ఉపాహో వాచస్పతిరుపాస్మాం వాచస్పతిర్భయత స్వాం శ్రుతేన గమే మహిమా శ్రుతేన విదాధి విద్మాశరస్య పితరం పర్జన్యం భూరీధాయసం విద్మోష్వస్య మాతరం పృథివీం భూరీవత్పదం జ్యాగే పరిణామాశ్మానం తన్వం రథి వేణుర్వరీయోరాతీరపద్మేషాం శాకృధి వృక్షయ్యద్ధామ పరిణస్వజానస్ఫురం శరమర్జం త్రిభుం శరోమస్మద్యామయదిజ్యమింద్రాద్యాం చ పృథివీం చాంతస్తిష్టజేజనం ఏవారోగం చాశ్రావం చాంతస్తిష్టతో ముంచాజిత్ విద్మాశరస్య పితరం పర్జన్యం శరదవృష్ణ్యం తేనాతే తన్వే సంగ్రహం పృథివ్యాందే నిషేచనం బహిష్టే అస్తుమాలిది విద్మాశరస్య పితరం మిత్రం శరదవృష్ణ్యం తేనాతే తన్వే సంగ్రహం పృథివ్యాందే నిషేచనం బహిష్టే అస్తుమాలిది విద్మాశరస్య పితరం వరుణం శరదవృష్ణ్యం తేనాతే తన్వే పృథివ్యాంతే నిషేచనం బహిష్టే అస్తుమాలిది విద్మాశరస్య పితరం చంద్రం శరదవృష్ణ్యం తేనాతే తన్వే శంకరం పృథివ్యాంతే నిషేచనం బహిష్టే అస్తుమాలిది విద్మాశరస్య పితరం సూర్యం శరదవృష్ణ్యం తేనాతే తన్వే శంకరం పృథివ్యాంతే నిషేచనం బహిష్టే అస్తుమాలిది యదాంతేషోగవీర్యోర్యద్వస్తావధీరం శ్రోతం ఏవాదేమోత్రం ముచ్యతాం బహిర్పాలితి సర్వగం ప్రతేభిరద్దీనహరం వర్త్రం వేషంత్యాలీవ ఏవాదేమోత్రం ముచ్యతాం బహిర్పాలితి సర్వగం విషీతం దేవస్తి విలంబముద్రస్యోదశేరీవ ఏవాదేమోత్రం ముచ్యతాం బహిర్పాలితి సర్వగం యదేషుకాపరాపదవసృష్టాధిసంవాన ఏవాదేమోత్రం ముచ్యతాం బహిర్పాలితి సర్వగం అంబయోయంత్యద్భర్జామయో అధ్వరీయత వృంచతీర్మధూనాపయా అమూర్యా ఉపయసూర్యేయాభిర్వాసూర్య సహ తానో హింవంత్యద్భరం అపో దేవీరుపర్వజేత్ర పిబంతిన సింధుభ్యః కర్తం హవిః అప్స్వాంతరమృతమప్సుభేషజం అపాముత ప్రశస్తిభిరశ్వాభవర్థవాజినో భావోభవథ వాజినీ ఆపోహిష్టామజోహువస్థాన ఊర్జేరధాతన మహేణాయక్షరే యోగశివత మోదరస్తస్య భాజయ దేహనాః ఉషతీరివ మాతరాః తస్మారంగమామపోయస్య క్షయః యజన్వరథ ఆపో జనజయథాజన ఈశానావాజయాక్షయంతేష్టర్షణీనా అపోయా చామి భేషజం సన్నో దేవీ అభిష్టయాపో భవంతు పీతరే శయ్యోరభిస్త్రవంతునః అప్సు మే సోమో అబ్రవీదంతర్విశ్వాయభేషజ అగ్నిజ విశ్వశంభువం ఆప ప్రణీత భేషజం వరో సంతం వే జోక్షసూర్యం దృశే షన్నాపోన్వన్యామో సంతనోప్యా షన్నఃఖరిత్రిమాపశ్రముజా కుంభాభృతా శివానః సంతు మహర్షీభిః స్థానమగ్నావహయాధానం కిమేదినం త్వం హి దేవ వందితో హంతాదశ్వోర్బభూవీథ ఆజ్యస్య పరమేక్షిం జాతవేరస్తనో వశిన్ అగ్నే తౌలస్య ప్రాజాదయాధానాం విలాపయ విలపంతు జాతుధానాః అర్తిణో ఏకిమేదినాః అథేదమగ్నేన హవీంద్రశ్చ ప్రతిహర్యతం అగ్నిః పూర్వారభతాం ప్రేంద్రో నుదతు బాహువాన్ బ్రవీతు సర్వో జాతుమానయమస్మీత్యేత్య పశ్యామతే వీర్యం జాతవేనః ప్రణో బ్రూహి జాతుధానాః చక్షః త్వయా సర్వే పరీతప్తాః పురస్తాత్తాయంత ప్రబ్రువాణాముపేదం ఆరభస్వజాతవేదోస్మాకాత్థాయ జగ్నిరే భూతో నో అగ్నే భూత్వాయాః దుధానాం విలాపయా తమగ్నేయా దుధానానుపబద్ధా ఇహావహ అతైషామింద్రో వజ్రేణాపి శీర్షాణి వృష్టతో ఇదం హవిర్జాతుభారాన్నవీషేణ వివావహత్ యయిహం శ్రీయుమానగరిహస్తోవతాంజనాః అయం స్తోవానాగమదివం స్మ ప్రతిహర్యత బృహస్పతేవశేనధ్వాగ్నీషో మా వివిధ్యతం జాతుధానస్య సోమపదే ప్రజాన్నయస్వ చ నిస్తోవానస్య పాతయ పరమక్షుతావరం ఎత్రైషామగ్నేదనీమాధివేద్ధగుహామత్రిణాం జాతవేద తాం స్వం బ్రహ్మణావృధానో జగ్గేషాంశతమగ్నే అస్మిన్ వసుపదోధారయన్న పూషావరోడో మిత్రో అగ్ని ఇమమాదిత్యా ఉదవిశ్వే చ దేవా ఉత్తరస్మిన్ జ్యోతిషారయంతో అస్య దేవా ప్రదేశి జ్యోతిరస్తు సూర్యో అగ్నిరుతమాహిరణ్యం సపద్మా అస్మదసరే భవంతోత్తమన్నాకమధీరోహజేమం ఏనేంద్రాయ సమభరస్పయాం సుత్తమేన బ్రహ్మణా జాతవేద తేన త్వమగ్న ఇహవర్ధజేమం స జాతానాం శ్రేష్య ఆహేష్యేనం ఐషాహం యజ్ఞముతవర్చోదేహం రాజస్పోషముతాన్యగ్నే సపత్నా అస్మదశరే భవంతో తమన్నాకమధీరోహజేమం అయం దేవానామసూరో విరాజదివరాహిత్యావరుణశ్చ తస్పరి బ్రహ్మణా శాశదాన ఉగ్రస్ మన్యోరుజిమన్నయామి నమస్తే రాజన్ వరుణాస్తు మన్యదే విశ్రమం శుగ్రనిజీవేషి దృగ్ధం నభస్రమన్యాం ప్రసూహామి సాకం శతం జీవాది శరదస్తవాయం యదోవక్తామేతం నిష్పయా వృజీలం బహు రాజ్ఞస్వా సత్యధర్మణో ముంచామి వరుణాదహం ముంచామి త్వామేష్వానరాజన్నరాన్వాహరస్పరి సజాతానుగ్రేహావద బ్రహ్మచాపరిహీన వషట్టే పూషన్నస్మిన్ శూరావర్యమాహోతృణోతు మేధా శిశ్రతాన్నాశ్రుత ప్రజాతర్వాణి జిహతాం సోదవాహు చతస్రో దివః ప్రతిశతస్రో భూమ్యా ఉత దేవాగర్భం సమీరయంతాం యోర్నవంతూత సూషాం యోర్నోతు విజోనిం హాపయామసి శ్రయాణే త్వమత్తం నిష్కలే సృజా దేవమాంసేన పీవసేన మజ్జస్వాహతం అవేదృష్టిశేవనం సునే జరాయువత్తరాజోపద్యత విదేహినేహనం వియోనిమ్మియీరే విమాతరం చ పుత్రం చ వికుమారం జరాయుణావ జరాజోపద్యత యథావాతోజతామనోజతాపతంతి పక్షిణాః ఏవాత్వం దశమాస్య సాకం జరాజుణాపతావ జరాజోపద్యత జరాయుజ ప్రథమ పుస్తకో వృషాపాత ప్రజాస్తనయన్ నేతి వృష్ట్యా సనో మృడాతి తన్వరుజుగోరుజన్యేతేమోజస్త్రేధాభీతక్రమే అంగే అంగే శోచిరాశ్రయానందమస్కందస్తా హవిషా విధేమ అంగాం చమంగాని హవిషా విధేమయో అగ్రభేత్ పర్వాశాగ్రభీత ముంచేషా ఉదయాశయేనం పరుష్పరురా వివేశాజోహస్భ్రజావాతరజాయశ్చ సుష్మో వనస్పతీం సచతాం పర్వతాంశ్చ శమ్మే పరస్మే గాత్రాయ శమస్పవరాయ మే శమ్మే చతుర్భ్యో అంగేభ్యశమస్తు తందే మమ నమస్తేస్తు విద్యుతే నమస్తేస్తన యజ్ఞవే నమస్తే అస్పష్మనేజేనా ద్రోణాశే అస్యసి నమస్తే ప్రవతో నపాద్యతస్తమస్తమోహరసి మృడయానస్తనోభ్యోమయస్తోకేభ్యస్కృతి ప్రభతో నపాన్నమేవాస్తుభ్యం నమస్తే హేతజేతపూషే చర్ణమః విద్మతే ధామ పరమం గుహాయత్స మంత్రే అనందర్నిహిరాశిరాభిః దేవాత్రిజంద విశ్వైరుం కృణ్వానాశనాయ ధృక్ణం సానో మృడ విదసే గృణానాస్తే నమో అస్తు దేవి భగవస్వర్చ ఆదిష్టది వృక్షాది వస్త్రజం మహాబుద్ధనివర్వతోద్యోగ్విదృష్టాస్తే రాజన్ కన్యా మధూర్నిధూయమ సా మాతుర్బ్యతాం గృహేతో భ్రాతురో విదుః ఏషాదే కులపారాజంతామూదే పరిదధ్మతి జ్యోగిదృష్టాసాతాజేష్ణస్తమోప్యాత్ అసీతస్య తే బ్రహ్మణా కశ్యపస్య జయస్య చ అంతఃకోశమీవ జామయోపి నశ్యామి తే భరం సం సంవాతాస్తంపదత్రిణాః ఇమం యజ్ఞం ప్రతిభో మేజుషంతాం సంస్రామ్యేణ విడాజుభోమి ఇహైవ హవమాయాతమైహలం శ్రావణాహుతేమం వర్ధయతాగిరః ఇహైవోజః పశురస్మిన్ తిష్ఠతు జారీ యేన దీనాం సంభ్రమం జుంభాదస్తమక్షీరాః దేభ్యం మే సర్వై సంసావైర్ధనం సంశ్రావయామసి దే సద్భిషః సంశ్రవంతి క్షీరస్య తోదయకస్య దేభ్యం మే సర్వై సంసావైర్ధనం సంశ్రావయామసి ఏమావాస్య రాత్రిముదస్తుర్వాజభత్రిణాః అగ్నిస్తుయో యాతుహాసో అస్మభ్యమధి ప్రవత్ శ్రీసాయాధ్యాహరుణశీలాయాగ్నిరుపావతి శీశం మహేంద్ర ప్రాయచ్చత్తదంగయాదుశాతనం ఇదం నిష్కంధం సహత ఇదం బాధతే అత్రిణా అనేన విశ్వాసత హేజా జాతాని పిశాచ్యా యతి నోగాహం నిరద్యశ్వం విధి పూరుషం తంత్వాశీలేన విద్యామోజానోసో అవీర అమూర్యాయంతి జోషిలో హిరాలోహితవాస అభ్రాతరైవ రామయస్తిష్టం తు హతవర్జస తిష్టావరే నిష్ట పర ఉతత్తం నిష్టమధ్యమే కనిష్టికాచరిష్టమని శరస్య ధమనీనాం సహస్రస్య హిరాణాం అస్థురిం మధ్యమా ఇవా స్వాగమందాః అరంసత పరేవశ్రికరతావతీశనోర్బృహత్యక్రమేర్ తిష్టతేరయ దాసుకం నిర్లక్ష్యం రామ్యా నిరరాతిం సువామసి అథయా భద్రాతానీర ప్రజారాతిం నయామసి నిరదాణిం సవితాసా విషక్వదోర్నిరహస్తయోర్వరోణో మిత్రోర్జమా నిరస్మభ్యమనోమతీరణ ప్రేమాం దేవాదావిషస్తౌభాయ యత్ర ఆత్మని తన్వాం ఘోరమస్తిరద్వాకేశేషు ప్రతీతక్షణేవ సర్వం తద్వాచాపహన్మో వయం దేవస్త్వా సవితాసూదయతు ఇష్యాపతిం వృషదతీం ఘోషేధాం విధమాపుత విలీఢ్యం రామ్యా ఆంతాస్మన్నాశయామసి మానో విదన్విం వ్యాధినో మాభివ్యాధినో విదన్ ఆరాచరం వ్యాస్పర్దిశోదీరింద్రపాతయ విశ్వంతో అస్మచ్చర అపరం రుజే అస్తాయే తాస్యా దైవీర్మనుష్యేష భోమమామిత్రాన్ వివిధ్యత యో నస్కోజో అరణస్త జాత ఉతనిష్టోజో అస్మానాభిదాసతి రుద్రస్య రంజరీతమామిత్రాన్ వివిధ్యతో యః సపత్నో లోకపత్నోజశ్చ ద్విషన్నపాదిన దేవాస్తం సర్వే ధూర్వంత బ్రహ్మవర్మ మమాంతరం అదాభవతు దేవతో మాస్మిన్ యజ్ఞే మారుతో మృడతాన మానో విదదభిపామోషస్తిర్మానో విదద్విజినాద్వేష్యాయో వధో హూనాముదీరతే యువంతం మిత్రావరుణామస్మద్యావయతం పరి ఇతశ్చరుతశ్చరద్వధం వరుణయావయ ఇహమర్చన్మర్చవయోయావయావధం శాతయుక్త మహామిత్ర సాహోస్త నయస్య హన్యతే సఖా నీయతే కదాచన స్వస్తిదా విషాంబతిర్వత్రీమృో వశీ వృషేంద్ర పురేతున సోమపాభయంకర వినయింద్రమృోహినీచారక్షత అధమంగమజాతమోజో అస్మాభిదాసతి విరక్షోమృోహి వృత్రస్నోరుజ ఇమన్యుమింద్రవృత్రహన్మిత్రిదాసద అపేంద్రద్విషతో మనోభిజ్యాయమాచ్చవరీయోజావయావధం అనుసోర్జయమృద్యోతో హరిమాచరే గోరోహీరస్వర్ణేన తేన పరిదధ్వసి పరిద్వారోహీతైర్వర్ణైర్దీర్ఘాయుద్ధ్వసి యథాయమరమాసరితో భువత్ యారోహిణీర్దేవ్యాగోజా ఉతరోహిణీ రూపం రూపం వయోవయస్తాభిష్పరిదధ్వసి సుకేషు దేహరిమాణం రోపణాకాసు దధ్వతి అథో హారిద్రవేషు దేహరిమాణం నిదధ్వతి నక్తాస్ోషే రామే కృష్ణే అశిక్మి ఇదం రజనిరజయం ఫలితం చజత్ కిలాసం చ ఫలితం చ నిరితో నాదరాపృషత్ ఆత్వా స్వీయతాం బ్రహ్మపరా సుఖాని పాతక అసీతంతే ప్రయనమాస్థానమసీతం తవ అసిగ్నిజస్యోషధే నిరితో నాదరాపృషత్ అస్థిజస్ కిలాసస్ తనూజస్ జయత్వీ దూష్యాగత బ్రహ్మణా లక్ష్మశ్వేతమానీనసం సువర్ణో జాత ప్రథమస్తం విత్తమాసిత తదాసుయుగాచారూపక్రే వనస్పతీ ఆసుచక్రే ప్రథమేరంగిలాసంగీలాసనాశనం అనేన రత్తిరాసం సరోపాసరత్వజం సరోపా నామాదే మాత సరోపో నామాదే పిత సరూపకృత్తమోషధే సాసరూపమిదం క్రేధి శ్యామాసరూపం కరణే పృథివ్యాధ్యుద్భృత ఇదమోష ప్రసాదయమునారూపాణి కల్పయ ఎరగ్నిరాపో అదర్హద్రవిశ్రయత్రాగన్వన్ధర్మకృతో నమాంసి తత్రాహు పరమం జయత్రం భరణతం విద్వాన్ పరిరంభిరత్మన్ యద్యర్జయదివాసిష్టకల్యేషి జనిత్రం నామాదిహరితస్తం విద్వాన్ పరిరంభిరత్మన్ యది శోకో యదీవాభిశోకో యదీవారాజ్ఞో వరుణశ్చాసి పుత్ర హ్రోర్నామాదిహరితస్తం విద్వాన్ పరిరంభిరత్మన్ నమః సీతాయ రక్మనే నమో రూరాయ శోచిషే కృణోమి యోన్యేద్యోభయద్యుహద్వేచి తృతీయకాయ నమో అస్తు తక్మనే ఆరేసామదస్తు హేతిర్దేవాసో అసత్ ఆరే అస్మాయమస్మభ్యమస్తు రాజస్తకేంద్రోభగస్తాచిత్రదారా యూయన్న ప్రవతో నపాన్మరోత స్వోర్యప్రజవ శర్మ యక్షాదస ప్రభా సుషూదత మృడత మృడయాస్తనోభ్యోమయస్తోకేభ్యస్కృతి అమోః పారే పృథాత్మస్త్రిశప్తారిద్రరాజవ తాసాంజరాజో గర్భజమక్ష్యాయామస్తారరిపంథినా విషోచేతంతీనాభ్రతి విశ్వక్పునర్భువా మనోస వృద్ధాఘాయవాహ నమసమాశన్నార్భకాభిషో వేణోరద్ధాయోస వృద్ధాఘాయవాహ ప్రేతం పాదో ప్రస్ఫురతం వహతం ప్రణతో గృహాన్ ఇంద్రాణ్యే ప్రథమాజిలాపోషిలా పునః ఉప ప్రాగాద్దేవో అగ్నిరక్షోహామీ భజాతన దహన్నపద్వయా వినోజాతుభానాం కిమేదినా ప్రతీదహజాతుభానాం ప్రతీదేవ కిమేదినా ప్రతీతే కృష్ణవర్తనే సందహజాతుధాన్యా యాశశాపశమేన జాధం మూలమాదధే హరణాయ జాతమాహారేభే లోకమత్తు సా పుత్రమత్తు జాతుధానేశ్వసాహారముతనత్యం అధావిదోగికేశ్యో విఘ్నతాం యాతుధాన్యో విదృఢం నిత్యంతామనాయ్యాః అభీవర్తేన మణినాయేనేంద్రో అభివావృధే తేనాత్మాన్ బ్రహ్మణస్పదేభిరాష్ట్రాయ వర్ధయ అభివృత్య సపత్నాభిజానో అరాహాదయ అభిప్రతన్యంతం నిష్టాభిజోనోరస్యతి అభిత్వాదేవస్తాభిసోమో అవీవృధత్ అభిత్వా విశ్వా భూతాన్యభివర్తో యథాసతి అభిమత్వాదిమస్తపత్నక్షయనో మణిః రాష్ట్రాయ మహ్యం బధ్యతాం సపత్నేభ్యః పరాభువే ఉదయసౌ సూర్యో అగాదిరం మహామకం వచాః యథాహం రత్రోదాహన్యరపత్నస్తపత్న స్వత్నక్షయ నో మృషాభిరాష్టో మృషా సహి విశ్వే దేవావస గోరక్ష దేమముతాదిత్యాజాగృతయోజమస్మిన్ మేమం సనాభిహృతవాన్యనాభిర్మేమం ప్రాపత్ పౌరుషేజో వధోర ఏవో దేవా పితరో పుత్రాస్తేదసో మే జృణుతేదముక్తం సర్వేభ్యో భక్పరిణామ్యేతేనం జగదే ఏదేవాదివిష్టలే పృథివ్యాయే అంతరిక్షోషధీషు పశుస్వంత ఏకేణుత జలసమాయోరస్మేషమన్యాన్ పరీవృణక్తు మృత్యోషాం ప్రజాజా హుతవానుజాజా హుతభాగాహుతాదశ్చ దేవా ఏషాం భక్పంచ ప్రతిశోధక్తాన్వో అస్మే సత్రణోమి ఆశానామాశాపాయేభ్యశ్చతుర్భ్యో అమృతేభ్య ఇదం భూతస్యాధ్యక్షేభ్యో విధేమ హరిషాభయం యాశానామాశాపాలాశ్చత్వారస్తరదేవాః తేనో నిర్వృత్యాః పాశేభ్యో ముంచలాం హరతోంహతః అశ్రామస్తాహిషాయ్యశ్లోణస్తాధృతేన జుహోమి యాశానామాశాపాలస్తురీయో దేవస్తనశ్రుభూతమేహభక్షత్ స్వస్తిమాత్రభూత పిత్రేణో అస్తు స్వస్తిభ్యో జగతే పురుషేభ్య విశ్వం సుభూతం సు విదత్తం నోస్తుర్జోగేవేవూయమ్ ఇదం జనాశో విదధ మహద్బ్రహ్మ వదిష్యతి కదృథివ్యాం నో దివిజేన ప్రాణంతి వీరుధ అంతరిక్షామశ్రాంతసరా ఆస్థానమస్భూత్య విదుష్టేదసో నవాద్రోదీరేజమానే భూమిష్టరతక్షరాం ఆర్ద్రం దరద్రవద్రస్వశ్రోత్యా విశ్వమన్యామభిమానరన్యశ్యామధిశ్రుతం దివేజ విశ్వవేదసే పృథివ్యైతరన్నమా హిరణ్యవర్ణాశ్రుతయ పాపకాయాసు జాతస్తాయాస్వగ్ని యా అగ్నిర్భం నధిరే సువర్ణాస్తానాపశ్యాంశోనాభరవంతో రాజావరుణో జాతి మధ్యే సత్యాదృతేనవశ్యంజనాగ్నిర్భం నధిరే సువర్ణాస్తానాపశ్యాంశోనాభరవంతో యాసాం దేవాది కృణ్వంతి భక్షయ్యాంతరిక్షే బహుధా భవంతి యాగ్నిర్భం నధిరే సువర్ణాస్తానాపశ్యం శోనాభవంతో శివేన మాచక్షూరాపశ్యతాపశివయా సన్వోపస్పృశతత్వచం మే ఘృతశ్రుతశ్రుతయోగాస్తానాపశ్యం శోనాభవంతో ఇయం మేరున్మధో జాత మధూనాఖనామసి మధోరథి ప్రజాదా మధుమతృతి జిహ్వాయాగ్రే మధూ మే జిహ్వా మూలే మధూలకం మమేదహక్రతావతో మమ చిత్తముపాయతి మధూమన్మే నిక్రమణం మధూమన్మే పరాయణం వాచావదా మేధోమద్భూజాతం మధూసందృశ మధోరస్మి మధూతర మధుభాన్ మధుమత్తర వామిక్కిరత్వన్వనాశ్చాఖా మధుమతీల పరిద్వారి తత్నునేక్షుణా కామవిద్విషే యథామాం కామిన్యసో యథామన్నాపగాసాః యథావద్ధందాక్షాయణా హిరణ్యం సదానీకాయ సుమనస్యమానాః తత్తే వద్ధామ్యాయూషే వజ్ర సేవలాయీర్ఘాయుత్వారసారదాయ నైనం వక్షాం సినపేషాచాస్తహంతే దేవానామోజః ప్రథమరం ఏతత్ యో విభర్తి రాక్షాయణం హిరణ్యం సజీవేషు కృణుతే దీర్ఘమాయో అపాందేజో జ్యోతిరోజో ఫలం చ వనస్పతీనాముత వీర్యాణి ఇంద్రరివేంద్రియాణ్యధీధారయామో అస్మిన్ దద్దక్షమానాధిరణ్యం సమానా మాసామృతభిష్టా వయం సంవత్సరస్య వయసాపి పర్మి ఇంద్రాగ్నీ విశ్వే దేవాస్తేనో మన్యన్ తామహీయమానాండం సమాప్తం. అసద్వితీయకాండం పశ్చత్పరమంగుహాయ్ర విశ్వం భవత్యే రూపం ఇదం వృష్ణీర్భ్యాయమానాశ్వర్మితో అభ్యనూషదవ్రా ప్రతద్వాదమృతస్ విద్వాన్ గంధర్వధామ పరమంగుహాయ త్రీణి పదాని నాగుహాస్తాదీవేదనపితృష్ సర పితాస ఉదబంధుర్ధామాహారివేదనాని విశ్వా యో దేవానామేకేవతం సంప్రష్టం భవనాయంతి సర్వా పరిద్యావా పృథివీ సద్యాయపాతిష్టే ప్రథమజానత వాచ విభక్తీ భువనేష్టాధాశ్వేషనందేషో అగ్ని పరివిశ్వభువనాయమృతంతం వితరం దృషేణ ఎత్ర దేవామృతమానశాస్వేరోనామధ్యైరయంత దివ్యోగం సర్వభువనస్తిరేకేవీవీద్యా తంతాయో బ్రహ్మణాదివ్యదేవ నమస్తే అస్సు సహస్తం దినిష్పృష్టోజలసౌర్యత్వగవజాతాహర సోదైవ్యస్ బ్రహ్మాగ్యం భర్వభువనస్య యస్పతిరేక ఏవ నమస్య సుషేవా అనవద్యాభిస్తమో జగ్మాభిరప్సరాస్వపి గంధర్వాసీత్ సముద్రా సాంధనం ఆహుర్యసరాజయంతి అభ్యేక్షేయా విశ్వావసం గంధర్వం దదద్భే తాభ్యోదేవీర్ణమయత్రేణోమి యాస్తమీషీకక్షతా మనోముహా తాభ్యో గంధర్వపత్నీభ్యోక్షరాభ్యోదరన్నవా అలోయదక్తమర్వేణోమిషయంతుభేదయ్యాసి ఆలంగా కుమిదంగా శతయ్యాభేషజాలీనే తమముత్తమమానాశ్రావమరోగణం నీచేకూరాశ్రాణమిదం మహద తదాశ్రావస్భేషజంతులోగమనీన ఉపరీకాద్భరంతి సముద్రాదిభేషజం తదాశ్రావస్భేషజంతులోగమనీషమద్ అరుష్ట్రాణమిదం మహత్రేభ్యాభ్యభృతం తదాశ్రావస్భేషజంతులోగమనీన షణ్మాభవన్నమకోషధర శివా ఇంద్రస్య వజ్రో అపహంతు రక్షస ఆరాద్విశిష్టాయిషవః ప్రదంతు రక్షసా దీర్ఘాయుత్వాయ బృహదేరణాయారిష్యంతో రక్షమాణాస్తదైవ మయం విష్కంభదోషణం జంగిడం విభ్రమో మయం జంగిరో జంభాద్విషరాద్ష్కంధాదభిశోచరాత్ మణిసహస్రవీర్యపరేణ పాదు విష్ణతా అయం విష్కంధం సహతేజం బాహరే అత్రిణా అయన్నా విష్ణభేరంగిణ పాత్సంభరత దేవైర్దత్తేన మణినా జంగిడేన మనోభువా విష్కంధం సర్వారక్షాంశివ్యాయామే సహామహే క్షణశ్చ మా జంగిడశ్చ విష్కంధాదభిరక్షతా అరణ్యారణ్యాభృత కృష్యా అన్యోరతేభ్య కృత్యాదోషీరయం మణిరతో అథో సహస్వాణ్యంగిర ప్రణాయోషిత ఇంద్రజుషస్వ ప్రవహాయోరహరిభ్యా వివాహసుతస్య మదేతిరమధోశ్చకారశ్చారుర్మదాయ ఇంద్రజఠరం నవ్యో న ప్రణస్తమధోర్దివోన అస్య సుతస్య స్వాహ ఆర్ణోపద్వామదాః సువాచో అగుః ఇంద్రస్తు ఆశాన్ మిత్రో వృత్రయ్యో జఘాన యతీర్ణ విభేద బలం భృగుర్నశాదహే శత్రోన్మదే సోమస్య ఆత్వా విశంతు సుతాసరింద్ర ప్రణస్త కుక్షీ విడ్డీ చక్రభిరేక్యానాః సుధీరమంగిలో మేజుధస్వేంద్రస్వజద్ధర్మస్వేహమహేరణాయ ఇంద్రస్థను ప్రావోచం వీర్యాణి చకార ప్రథమాని వజ్రీ అహన్నహిమంగరపశ్చద్ధ ప్రభక్షణ అభినత్పర్వతానా అహన్నహిం పర్వదేశానందస్మై వజ్రం భర్జం తదక్షా వాష్ణాయవేనవస్కందమాన అంజస్తముద్రమవరాజగ్రాయమాణో వృణీతో మంత్రిగద్రుమేష్ ఆదాయకం మఘవాహ దత్తవహన్నేనం ప్రథమజలమీనా సమాస్వాగ్రతవో వర్ధయంత సంవత్సరాయోగాని సత్యా సన్నిధ్యేన దీనిరోదనేన విశ్వాభాహి ప్రతిశ్చరస్రః సంచేద్యస్వాగ్నే ప్రచవర్ధదేవముచ్చతిష్టమహతే సౌభాగాయ మాదేషన్నుపసత్తారో అగ్నే బ్రహ్మాణస్తేజస్రంధమాన్యే త్వామగ్నే వృణతే బ్రాహ్మణ ఇమే శివోగ్నే సంవరణే భవానః సమగ్నే అభిమాతిభవే జాగృత్య ప్రయుచ్ఛన్ క్షత్రేణాగ్నేస్వేన సంరభస్వమిత్రేణాగ్నే మిత్రధారస్వ సజాతానాం మధ్యమే క్షారాజ్యామగ్నే విగమ్యోదీరిహ అదినిహో అతిశ్రుధోత్యతిరీరషా విశ్వాయజ్ఞే దుయతమభాస్మభ్యం సహరీరం దరిందా అభద్ష్టా దేవజాతాభిరక్షపథయోపనీ ఆపోమల ప్రాణేక్షే సర్వాన్మచ్చపథాధి యశ్చాపత్నశ్చపథో జాన్యాశ్చపథశ్చ బ్రహ్మాయన్మన్యుదశ్రవాత్సర్వం తన్మో అధస్పదం దివో మూలమవతం పృథివ్యాధ్యుత్తరం తేన సహస్రకాండేన హరిణ పాహి విశ్వతాః పరిమాం పరిమే ప్రజాం పరిణ పాహి యద్ధనం అనాహారిర్నో మాతాహారేన్మానస్తానిషురభిమాతరః సప్తారమేతుశపథో యస్సుహార్తేన సహ చక్షుర్మంత్రస్య దుర్హార్ద్రవృష్ణీరపి శ్రీమతి ఉదగాతాం భగవతి విదృతో నామ తారకే దిక్షే త్రియస్తే ముంచతామధనం వాసముత్తమం అభయం రాత్రిచ్చత్వపో చర్మభి కృత్వరీః వీరుక్షే త్రిజనాసన్నపక్షే త్రియముచ్చతో బభ్రోరర్జునకాండస్యవస్యతేవ్యాస్యజలవింద్యా వీరక్షేత్రియనాథన్నపక్షేత్రియముచ్చతో నమస్తేలాంగరేభ్యో నమ ఈషాభ్యా వీరక్షేత్రియనాథన్నపక్షేత్రియముచ్చతో నమస్తాక్షేభ్యో నమస్తం వేష్యేభ్య నమక్షేత్రస్య పదే వీరుక్షేత్రియనాశన్నపక్షేత్రియముచ్చతో దశవృక్షముంచేమం వక్షేభోగ్రాహ్యాధిజీనం జగ్రాహర్వణయో అథోయేనం వనస్పతే జీవానాం లోకమున్నయ ఆగాదుదగాదయం జీవానాం వ్రాతమప్యగాత్ అభూదు పుత్రాణాం పితారణాం చ భగవత్తమః అధీయేతి అధ్యగాదయమధీజీవ పురాగన్ శతం చ భేషజ సహస్రపుత వివృధాః దేవాస్తే చీతిమవిదం బ్రహ్మాణ ఉత దేవా చీతింతే విశ్వే దేవాదం భూమ్యామధి యశ్చకారేష్కారేవీరక్తమేవ్యం భేదజాని షణవద్భేదయా